నమస్తమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ భవాయ చ నమస్తంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంతే దహనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమస్సంభవే చ మయోభవే చ నమస్సంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి వేదల్లా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తాయ స్త్రీపురుషాః సంపూజితావసురైర్భూయాసుః పురుషోత్తమాంబుజభవః శ్రీకంధరాశ్రేయసే కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలము కవి సార్వభౌములకిది ఆలవాలము కవితలు వికసించే నందనవనము వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి కథల చిత్రాంగి కనక మేడలు దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టు కథల చిత్రాంగి కనక మేడలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగముకడు మిగిలిను చాలు వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి